Copyright Goethe Verlag München. Book 2 الكتاب الثاني دروس مع صوت مجانية لمختلف اللغات في العالم. واحد وكتي الأشخاص ويكتلو أنا నేను అన వంత్ నేను మరియు నువ్వు నహ్ను ఇథ్నాన్ మన ఇద్దరం హువ అతను హువ వహియ అతను మరియు ఆమె కుల్లహుమా వారిద్దరు الرجل పురుషుడు المرأة స్త్రీ الطفل పిల్లవాడు عائلة కుటుంబం عائلتي నా కుటుంబం عائلتي هنا నా కుటుంబం ఇక్కడ ఉంది انا هنا నేను ఇక్కడ ఉన్నాను انت هنا నువ్వు ఇక్కడ ఉన్నావు هو هنا وهي هنا అతను ఆమె ఇక్కడ ఉన్నారు نحن هنا మేము ఇక్కడ ఉన్నాము انتم هنا మీరు ఇక్కడ ఉన్నారు కుల్లుకుం హునా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు